உந்து மதகளிற்றன் ஓடாத தோல்வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பிண்ணாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வளை ஒழிப்ப வந்து திறவாய் மகிழ்ந்தேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 18வது பாசுரம் உந்து மதகளிற்றன் அனே பாசுரம். ஸ்ரீ பிரபத்தி அனி சாஸ்திரம்லோ செப்பபடி உந்தி அட்டே மகாலட்சுமி திவ்ய சரணாரவிந்தம்லோ சரணாகதி சேசி பிம்மட பகவந்துனி யொக்க திவ்ய சரணாரவிந்தம்லோ சரணாகதி செய்யாலி அனி சாஸ்திரம் மனக்கு போதிஸ்து உந்தி. பகவத் ராமானுஜலு முந்துகா ஸ்ரீ பிரபத்தி சேசி தருவாத பகவந்துண்ணி ஆயன சரணாகதி சேசாரு. அந்தவல்ல அண்டாள் ஆ சாஸ்திரார்த்தாண்ணி இக்கட மனக்கு போதிஸ்து உன்னாரு. அண்டே முந்துகா அம்மவாருன்னு மனம் சேவிஞ்சாலி. இக்கட அம்மவாருலாகா சாட்சாத் மகாலட்சுமி யொக்க அம்சமுகா உன்னட்டு ஆ நீலாதேவி இக்கட உன்னாரு. ஆ நீலாதேவின் குறிஞ்சி செப்பினட்டு மாட ஈரோஜு பாசுரம். பாஞ்சராத்திர ஆகம சாஸ்திரம்லோ லக்ஷ்மீ தந்திரம் அனே ஒக கிரந்தம் உந்தி. ஆ லக்ஷ்மீ தந்திரம்லோ ஸ்ரீ மகாலட்சுமி ஆமி செப்பினட்டு ஒக மாட திருமுக பாசுரம் அனி தீன் அண்டாரு. பிராயச்சித்த பிரசங்கே தூ சர்வ பாப சமுத்பவே மாமேகாம் தேவதேவஸ்ய மகிஷீம் சரணம் வ்ரஜேத். ஏதேன பிராயச்சித்தம் செய்யாலி அனி மீரு தானி கொரக்கு மீரு எத்தினிஸ்துன்னாரா? தெளியகொண்டா ஏதோ பாபகாரியம் சேசி தானிக்கு பிராயச்சித்தம் சேஸ்கோவாலானே பாவந்தோ மீரு உண்டினட்டைத்தே ஓ பக்துலாரா நன்னு ஆசிரயிஞ்சண்டி அனி ஸ்ரீ மகாலட்சுமி செப்படம் ஜெருகுதுந்தி. அந்தவல்ல அம்மவாருன்னு முந்து ஆசிரயிஸ்தே அம்மவாரி யொக்க திவ்யமைனட்டுவண்டி அனுகிரகம் வலன மனம் அன்னிட்னு சாதிஞ்சகலுகுதாம். அந்தவல்ல இக்கட அம்மவாரி யொக்க அம்சமுகா உன்னட்டு ஆ நீலாதேவின் குறிஞ்சி அண்டாள் ஈ பாசுரான்னி பாடுத்து உன்னாரு. அண்டே அம்மவாரின்னு வதிலேசி பகவந்துண்ணி மாத்திரம் மனம் ஆசிரயிஸ்தே அது பலசித்தின் இவ்வது. அந்தவல்ல அம்மவாருன்னு திக்கரிஞ்சி சூர்பனக ராமலுவாருன்னு ஆசிரயிச்சினதி. நன்னு பிள்ளி சேஸ்கோராமா அனி ஆமె கோரடம் ஜெரிகினதி. அம்மவாருன்னு அலட்சியம் சேசி சூர்பனக வச்சிந்தாని வல்ல ஆமைக்கு காரிய சித்தி அனைதி கலுகலேது. அதேவிதங்க பகவந்துண்ணி திக்கரிஞ்சி அம்மவாரு தர தம யொக்க அபிப்பிராயாண்ணி உஞ்சாடு ராவணுடு. ஆ ராவணுடு சிவர்ல ஏமாயினாடு. அந்தவல்ல திவ்ய தம்பதுலுகா உண்டே இத்தர்னு மனம் ஆசிரயிஸ்தேனே மனக்கு சகல விதமைனட்டுவண்டி காரியசித்தி அனைதி கலுகுத்துந்தி அனே விஷயம் மன பூர்வாச்சாரலு சக்ககா மனக்கு உபதேசிச்சு உன்னாரு. கடிவார் தீய வினைகள் நொடியாரும் அளவைக்கண் கொடியா அடு புல்லுயர்த்த வடிவார் மாதவனாரே அனி சுவாமி நம்மாழ்வார் திருவாயு மொழியிலோ வடிவார் மாதவனாரே அனி செப்பி ஆ திவ்ய தம்பதுலு இத்தரி யொக்க திவ்ய அனுகிரகம் மனக்கு காவாலி அனேட்டு விஷயாన్ని ஆయన చెప్పడం జరుగుతుంది. ఈ పాసురం యొక్క వ్యాఖ్యానంలో కూడా స్వామి నంబిళ్ళై ఆ భగవంతుడు మనం ఏదైనా తప్పు చేసి ఉంటే కూడా ఆ తప్పును చూడకుండా మనను భగవంతుడు రక్షిస్తున్నాడంటే దాని కారణం అమ్మవారి యొక్క ఆ దివ్య అనుగ్రహమే కారణం అని ఆయన అన్నారు. అందువల్ల ఆ అటువంటి అమ్మవారు నీలాదేవి ఇక్కడ ఉన్నారు. ఆ నీలాదేవిని గురించి చెప్పినటువంటి పాసురార్థాన్ని ఈ రోజు మనం వినపోతున్నాం. ఉందు మదహళితన్ పాసురార్థానికి వస్తున్నాం. స్రవించు ఆ మదజలముతో కూడినటువంటి ఆ ఏనుగు లాంటి ఆ ఏనుగు సంపదతో కూడినటువంటి వాడు అని నందగోపుణ్ణి ముందు కీర్తిస్తూ ఉన్నారు. ఉందు మదహళిత్రన్ ఓడాద తోళ్వలియన్ యుద్ధం అని వస్తే ధైర్యంగా నిలిచి యుద్ధం చేసే సామర్థ్యంతో కూడిన నందగోపుడు అని రెండవ విశేషణం. ఉందు మదహళిత్రన్ ఓడాద తోళ్వలియన్ అని రెండు విశేషణాలు నందగోపునికి చెప్తున్నారు. అంటే నందగోపుడు దగ్గర ఏనుగు సంపద ఉందా అని మనకు ఒక సందేహం వస్తుంది. పాల్ వ్యాపారం చేసే గొల్లవాడు ఆయన ఇంట్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయి అని మనకు ఒక సందేహం వస్తుంది. అంటే ఏనుగులాంటి శ్రీకృష్ణుణ్ణి పొంది ఉన్నాడు కదా ఆయన. అందువల్ల భగవంతుడే ఆ శ్రీకృష్ణుడే ఒక ఏనుగులాంటి వాడు. అందువల్ల ఏనుగులాంటి శ్రీకృష్ణుణ్ణి పొందినవాడు అని చెప్పడంలో తాత్పర్యం. మన పూర్వాచారులు భగవంతుణ్ణి ఏనుగుగా వర్ణించడం అలవాటు. ఏనుగును ఎన్నిసార్లు మనం చూసినా ఒక అపూర్వ వస్తువును చూసినట్టే ఉంటుంది. తిరిగి తిరిగి చూడాలా అని ఆ భావం మనకు కలుగుతూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి వాడు కూడా ఏనుగులాంటి వాడు. జరగండి జరగండి అని చెప్పినా తిరుమలకు వచ్చేవాళ్లు ఆ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ దర్శనం సమయంలో తిరిగి తిరిగి చూస్తూ కదా మనం తిరిగి వస్తూ ఉన్నాం. అందువల్ల భగవంతుడు కూడా ఒక ఏనుగు లాంటి వారు. మామూలుగా ఉన్నటువంటి ఏనుగు ఎంత బలముతో కూడి ఉండినా కొలుసుతో కట్టబడుతూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి ఏనుగు కూడా దామోదరుడుగా ఆ రోకలిలో ఆయన కట్టబడినాడు కదా. మామూలుగా ఉన్నటువంటి ఏనుగు తనను కట్టడానికి ఆ తాడును అదే మోసుకుని వస్తూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి ఏనుగు కూడా తనను కట్టడానికి భక్తి అనేటువంటి తాడును అతడే మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. మామూలుగా ఉన్నటువంటి ఏనుగు పైన కూర్చాలనేటువంటి భావంతో కూడిన వానికి తమ యొక్క పాదాన్ని అటు చూపిస్తూ ఉంటుంది ఏనుగు. ఆ ఏనుగు యొక్క పాదములో తమ పాదాన్ని పెట్టి పైకి ఎక్కి కూర్చుంటాడు ఆ ఏనుగు పైన ఎక్కేవాడు. భగవంతుడు అనేటువంటి ఏనుగును పొందాలా అనే భావంతో కూడిన వానికి భగవంతుడు తమ పాదాన్ని అటు చూపిస్తూ ఉంటాడు. మామూలుగా ఉన్నటువంటి ఏనుగును ఎన్నిసారి స్నానం చేసినా ఆ ఏనుగు దుమ్ముతోనే ఎల్లప్పుడూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి ఏనుగు కూడా భక్త వాత్సల్యంతో ఈ సంసారం అనేటువంటి దుమ్ముతో కూడి అర్చామూర్తిగా ఈ సంసారంలో ఆయన కూడా మనలో ఒకడుగా ఉంటున్నాడు. మామూలుగా ఉన్నటువంటి ఏనుగును పట్టుకోవాలంటే ఆడ ఏనుగును ముందుగా నిలబెట్టి ఆ ఏనుగును పట్టుకుంటారు. భగవంతుడు అనేటువంటి ఏనుగును పట్టుకోవాలంటే మహాలక్ష్మి అనేటువంటి ఆడ ఏనుగును ఆమె యొక్క ఆ పురుషకారం ఆ సిఫార్సుతో ఆ భగవంతుని మనం పొందవచ్చు. మామూలుగా ఉన్నటువంటి ఏనుగు మావటివాడు యొక్క అనుమతి లేకుండా వచ్చేవాళ్లను అది కుమ్మేస్తుంది. భగవంతుడు అనేటువంటి ఏనుగు కూడా ఆచార్య సంబంధం లేని వాణ్ణి అంగీకరించడు. మామూలుగా ఉన్నటువంటి ఏనుగు పర్వతంలో వసిస్తూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి ఏనుగు కూడా తిరుమల మొదలైనటువంటి ఆ వెంకటగిరిలో ఆయన వసిస్తూ ఉంటాడు. మామూలుగా ఉన్నటువంటి ఏనుగు సంపాదించిన డబ్బును ఆ మావటివాడికి ఇస్తూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి ఏనుగు కూడా సంపాదించినటువంటి ఆ డబ్బును అర్చక పరిచారకులకు ఇస్తూ ఉంటాడు. మామూలుగా ఉన్నటువంటి ఏనుగు చిన్న అంకుశానికి భయపడుతూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి ఏనుగు కూడా అంకుశం లాంటి భక్తిని చూస్తే ఆయన భయపడుతూ ఉంటాడు. అందువల్ల ఈ విషయమన్నిటిను మనసులో ఉంచుకొని అండాళ్ ఉందు మదహళిత్రన్ ఆ మదజలం స్రవిస్తూ ఉన్నటువంటి ఆ ఏనుగుతో కూడినటువంటి వాడు ఆ నందగోపుడు అని చెప్పడం అని ఆ విధంగా చెప్తూ ఉన్నారు. ఓడాద తోళ్వలియన్, అది మాత్రం కాదు, యుద్ధం అని వచ్చితే భయపడకుండా యుద్ధం చేసేవాడు. శౌర్యం తేజో ధృతిర్ దార్ఢ్యం యుద్ధేచాప్యపలాయనం దానం ఈశ్వర భావస్య క్షాత్రం కర్మ స్వభావజం అని గీతలో 18వ అధ్యాయంలో చెప్పినట్టు ఈ నందగోపుడు ఉన్నాడట. శూరతనంతో ఉన్నాడు, తేజస్తో ఉన్నాడు. ఏ కార్యం చెయ్యాలా అని మొదలు పెడుతున్నాడో దాన్ని పూర్తి చేసే సామర్థ్యంతో కూడి ఉన్నాడు ఇటువంటి ఆ వాడు. అటువంటి నందగోపుని యొక్క ఆ భుజ పరాక్రమంతో కూడిన నందగోపుని యొక్క కోడలైన ఓ నీలాదేవి అని పిలిచారు. నప్పిన్నాయి నందగోపాలన్ మరువగలే కోడలు అని చెప్పిన వెంటనే కృష్ణునికి ఎంతో మంది భార్యలు ఉన్నారు, అతని కోడలు ఎంతో మంది, నన్ను పిలవలేదు అని ఆమె మరో సైడ్ తిప్పి పడుకునేసిందట. వెంటనే ఆమె పేరు చెప్పి పిలుస్తున్నారట. నప్పిన్నాయి ఓ నీలాదేవి అని పిలిచారు. గంధం కమళం కుళలి ఆ సౌగంధ్యంతో కూడినటువంటి వెంట్రుకలు కలదానా అని పిలిచారు. ఇది నిజమైనటువంటి ఆ సాముద్రిక లక్షణ ప్రకారం ఉన్నటువంటి ఆ ఆడవాళ్లకు చెప్పబడినటువంటి ఒకనొక గుర్తు అన్నమాట. కడై తీరవాయి నువ్వు ఉండే ఆ తలుపు తెలవమా అని వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే సర్వగంధ సర్వరస అని భగవంతుణ్ణి వేదం కీర్తిస్తూ ఉంది. సర్వగంధం ఆ భగవంతుడి దగ్గర సౌగంధ్యం ఉంది అని, ఆ భగవంతునికి తగిన ఆ దివ్య మహిషిగా ఉన్నటువంటి నీలాదేవి కూడా ఆ విధంగా ఉండడంలో ఏమి ఆశ్చర్యం లేదు. వెంటనే ఆమె తెల్లవారిందని అడిగిందట. వందెంగుం కోళి అడైతనహాన్, వచ్చి చూడు అన్ని చోట అంతటను కోళ్లు కూయిచున్నవి అని ఒక గుర్తును ఇక్కడ అండాలు చెప్పడం జరుగుతుంది. అది మాత్రం కాదు, మాధవి పందల్ మేల్ పల్హాల్ కుయిలనంగళ్ కూబినహాన్, నీ ఇంటి వాకలిలో ఉన్నటువంటి మాధవి ఆ లతల యొక్క పందరి మీద పలుమారు కోకిల గుంపులు వచ్చి అటు శబ్దిస్తూ ఉన్నాయి చూడమా అని వీళ్ళు చెప్తున్నారు. తెల్లవారిందనే దానికి ఒక గుర్తు చెప్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే, నోపజనం స్మరణ్ ఇదగుం శరీరం అని చాందోగ్యోపనిషత్తులో చెప్పినట్టు, ఇక్కడి నుంచి ముక్తి పొందిన ముక్తాత్మ పైలోకానికి శ్రీవైకుంఠం చేరిన తరువాత అక్కడ ఈ పక్షుల్లాగా శబ్దిస్తూ విహరిస్తూ ఉంటారట. ఆ విషయాన్ని చెప్పాలి అని భావంతో అండాళ్ ఇలా చెప్తున్నారు. పందార్విరలీ, బాగా ఆ బంతితో కూడినటువంటి, ఆ శ్రీహస్తముతో కూడిన, ఆ వ్రేళ్లతో కూడినటువంటి ఓ నీలాదేవి, ఉన్ మైత్వనన్ పేరు పాడ, నీ యొక్క వల్లభుడు ఆ శ్రీకృష్ణుని యొక్క పేరును పాడుతూ మేము వచ్చాం. అందువల్ల సందామరైకయ్యాల్, నీ యొక్క తామర పుష్పం లాంటి ఆ శ్రీహస్తముతో సీరారు వలయొలిప్ప, ఆ గాజులు శబ్దించగా నేరుగా లేచి వచ్చి ఈ నీవు ఉండే రూము యొక్క ఆ ప్రకోష్టం యొక్క తలుపు తెలవమా, సంతోషంగా వచ్చి ఆ పని చెయ్యాలి, మహిళందేలోరెంబావాయి అని అండాళ్ ఆ నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురాన్ని ఎల్లప్పుడూ అనుసంధానం చేస్తూ ఉంటారట భగవద్ రామానుజాచార్యులు వారు. అందువల్ల తిరుప్పావై జీయర్ అని అతనికి ఒక పేరు వచ్చినది. ఈ పాసుర ద్వారా అతనికి పేరు వచ్చినది. ఆ శ్రీరంగంలో ఆయన ఆ భిక్షకు వస్తూ ఉండే సమయంలో ఒక ఇంటి వాకలికి వచ్చినప్పుడు ఈ పాసురాన్ని పాడుతూ వచ్చినప్పుడు ఆ అర్థంతో అది అనుసంధానం చేస్తూ పాడుతూ వచ్చారట. ఒక ఆవిడ అంటే అతని యొక్క ఆ ఆచార్యులు వారి యొక్క మహాపూర్ణుడు పెరియనంబి అతని యొక్క కుమారతి తులసి అనే ఆవిడ ఆ భిక్షకు వేసినప్పుడు అసలు నీలాదేవియే వచ్చింది అనుకుని ఆయన అట్టనే ఆమెను సాష్టాంగ నమస్కారం చేశారని మన శాస్త్రంలో మన సంప్రదాయంలో చెప్తారు. అందువల్ల తిరుప్పావై జీయర్ అనేటువంటి పేరు ఆ స్వామి భగవద్ రామానుజాచార్యుల వారికి ఏర్పడినది. అటువంటి ఉత్తమమైనటువంటి పాసురార్థాన్ని మనం విన్నాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.